ఆంజనేయ స్తుతి. శృణుదేవి ప్రవక్ష్యామి స్తోత్రం సర్వభయాపహం సర్వకామప్రదం నూనాం హనుమత్ స్తోత్రముత్తమం తప్త కాంచన సంకాసం నానారత్న విభూషితం ఉద్యద్బాలార్క్వదనం త్రినేత్రం కుండలోజ్వలం మౌంజికోపిన సంయుక్తం హేమేద్నోపవితినం పింగళాక్షం మహాకాయంటంక శైలేంద్రధారిణం శిఖానిక్షిప్త వాలాగ్రం మేరుశైలాగ్ర సంస్థితం మూర్తిత్రయాత్మకం పీనం మహావీరం మహాహనుం హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారణం త్రిమూర్త్యాత్మకస్థం జపాకుసుమ సన్నిభం పూజితం సర్వదేవైశ్చ రాక్షసాంతం నమామ్యహం అచలద్యుతి సంకాసం సర్వాలంకారభూషితం షడక్షరస్థితం దేవం నమామి కపి నాయకం తప్త స్వర్ణమయం దేవం హరిద్రాభం సురార్చితం సుందరం సాబ్జనేనం త్రినేత్రం తం నమామ్యహం అష్టాక్షరాధిపం దేవం హీరవర్ణ సముజ్వలం నమామి జన వంద్యం లంకా ప్రాసాద భంజనం అతసి పుష్ప సంకాసం దశవనత్మకం విభుం జటాధరం చతుర్బాహుం నమామి కపినాయకం ద్వాదశాక్షర మంత్రస్య నాయకం కుంతధారిణం అంకుశంచ దధానంచ కపి వీరం నమామ్యహం త్రయోదశాక్షరయుతం సీతాదుహఖ నివారణం పీతపణంల సత్కాయం భజే సుగ్రీవమంత్రిణం మాలామంత్రాత్మకం దేవం చిత్రవర్ణం చతుర్భుజం పాశాంకుశాభయకరం ధృతటంకం నమామ్యహం సురాసురగణైః సర్వైః సంస్తుతం ప్రణమామ్యహం ఏవంధ్యాయనరో నిత్యం సర్వపాపయః ప్రముచ్యతే ప్రయాతి చింతితం కార్యం శీఘ్రమేవ న సంశయః అష్టమ్యాం వా చతుర్దశ్యామర్కవారే విశేషతః సంఖ్యాం పూజాం ప్రకుర్వీత ద్వాదశ్యాంచ విశేషతః అర్కములేన కుర్వీత హనుమత్ప్రతిమాం సుధి పూజయేత్ తత్ర విద్యాన్యో రక్తవస్త్రేణ వేష్టా యే బ్రాహ్మణాద్ భోజయేత్ పశ్చాత్ తత్రిత్యే సర్వకామదాం యకరోతి నరో భక్త్యా పూజాం హనుమతః సుధియః నశస్త్ర భయమాప్నోతి భయం వాప్యన రిక్షభం అక్షాది రాక్షసహరం దశకంఠ దర్ప నిర్మూలసం రఘువరాంఘ్ర సరోజభక్తం సీతా విషహ్యఘన దుఃఖ నివారకంతం వాయోస్సుతం గళితభాను 18 మహంసమామి 19 మాంపస్య పస్య హనుమన్ నిజదృష్టిపాతై మాం రక్షరక్ష పరితో రిపుదుహఖ పుంజాత్ వశ్యాంకురు త్రిజగతీం వసుధాధి పానాం మే దేహి దేహి మహతీం వసుదాం శ్రియంచ ఆపద్భ్యో రక్ష సర్వత్ర ఆంజనేయ నమోస్తుతే బంధనం చేదయజస్రం కపివీర నమోస్తుతే ఉచ్చాటయ రిపూణేత్ సర్వాన్ మోహానం కురు భూభుజాం విద్వేషణౌ మారయత్వం త్రిమూర్యాత్మక సర్వదా సంజీవ పర్వతోద్ధార మనోదుహకం నివారయ ఘోరాను పద్రవాన్ సర్వాన్నాశయ కాసురాంతక ఏవం స్తుత్వా హనుమంతం నరశ్రద్ధా సమన్వితః పుత్ర పౌత్రాది సహిత సర్వ సౌఖ్యమవాప్నుయాత్ ఇత్యుమా సంహితాయాం ఆంజనేయ స్తోత్రం సంపూర్ణం 20